జిందగీని మార్చినావే, బోరబండ బోరులోకి తోసినావే. ఓయే ఓయే, గంటిమై సమ్మలాగ దొరికినావే, గంటిపేట చెరువులోన ఉంచినావే. అయినా నన్ను లవ్ చెయ్యే ఓ ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యే. సంపేతే సంపేయే, కుమ్మేతే కుమ్మేయే, అయినా నన్ను లవ్ చెయ్యే ఓ ఎమ్మెల్యే. You are my MLA.